ఏ శ్రీరామ్, శ్రీరామ శరణం మమ. పరమ భాగవతులరా, శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ 55వ సర్గ. సీతారామ లక్ష్మణులు భరద్వాజ మహర్షి ఆశ్రమంలో రాత్రి గడిపారు అని చెప్పుకున్నాం. ఉషిత్వా రజనీం తత్ర రాజపుత్ర వరిందమౌ మహర్షిం అభివంద్యాయ జగ్మతుస్తం గిరిం ప్రతి. తెల్లవారిన తరువాత భరద్వాజ మహర్షికి నమస్కరించి ఆయన నుండి సెలవు తీసుకొని సీతారామ లక్ష్మణులు తమ్ గిరిం ప్రతి ఆ చిత్రకూటమును గుర్చి బయలుదేరి వెళ్ళారు. అలా నదులు ఆ సౌందర్యాలు చూసుకుంటూ వారు యమునా నదిని దాటి ఆ చిత్రకూట పర్వతానికి చేరుకున్నారు. అక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని అక్కడ సుఖంగా వారు నివసిస్తూ ఉన్నారు. ఈ వార్త చార్ల ద్వారా తెలుసుకున్నటువంటి గుహుడు సుమంత్రునికి చెప్పాడు. ఇక రాడయ్యా, రామచంద్రుడు తిరిగి రాడు అని అంటే గుహుడు కూడా అప్పటి సుమంత్రుడు కూడా అప్పటి వరకు మళ్ళీ వస్తాడేమో, పిలుస్తాడేమో అంటూ ఆశతో ఎదురు చూశాడు. ఆ ఆశ నిరాశ అయ్యింది. ఆయన బయలుదేరి అయోధ్యకు వచ్చాడు. శూన్య రథాన్ని చూసి అందరూ కూడా దుఃఖించారు. ఎవరేం చేయగలరు కనుక ఆ దుఃఖము కాలమే తీర్చాలి. అలా వచ్చి ఆయన దశరథ చక్రవర్తికి విన్నవించాడు. ఇలా కౌసల్యాదేవి వారందరూ అక్కడ ఉంటే అలా మరి వారంతా ఏమన్నారు ఏమిటి అని అంటే వారు చెప్పిన మాటలన్నీ కూడా చెప్పాడు. ఏమేమి చెప్పారు అనేది, నా తల్లిని చాలా జాగ్రత్తగా చూస్తూ ఉండమని రాముడు చెప్పాడు. అలాగే భరతుడిని త్వరగా పిలిపించి పట్టాభిషేకం చేయమని చెప్పాడు. ఇక లక్ష్మణుడైతే మహా కోపంతో ఉన్నాడయ్యా, అహం తావన్ మహారాజే పితృత్వం నోపలక్ష్యయే అన్నాడు. ఆ దశరథుడు, ఆ మహారాజు మరి తండ్రి అని నేను ఆయన్ని భావించటం లేదు అన్నాడు. అంటే మరి ఇదేమిటండి ఎలా అంటారు అని అంటే, నాకు ఇక రాముడే అన్నీని అన్నాడు. వాల్మీకి యొక్క కవితా విశేషాలను కూడా చెప్పుకుంటే అహంతావత్తు, ఇది రెండు రకాలుగా దాన్ని ఆ భాషలో విడదీసుకోవచ్చు. అహం నేను, తావన్ మహారాజే ఆ మహారాజు విషయములో నేను పితృత్వం నా ఉపలక్ష్యయే, పితృవుగా తండ్రిగా నేనేమి భావించడం లేదు అనేది అలా అహం తావత్తు అని విడదీయటం ఒకటి. అహంతా వత్తు, వత్తు అని అంటే మతు ప్రత్యయం అంటారు, అది కలవాడు అని. అహంత అంటే అహంకారము, అహంతా వత్తు అహంకారము కలిగినటువంటి. అహంకారము అనేది అలా ఆవరించింది ఆ దశరథ చక్రవర్తికి. ఇలా చేస్తాడా లేకపోతే అట్లాంటి ఆయనని నేను తండ్రిగా భావించటం లేదు అని కోపంతో చెప్పాడు. సీతామహాదేవి మాత్రం నిట్టూర్పులు విడుస్తూ అలాగే నిలబడిపోయి ఉన్నది ఆ తల్లి అని విషయాలన్నీ కూడా చెప్పాడు ఆయన. ఎవరేమి చేయగలరు కనుక విధి విలాసము అనుకుంటూ అలా ఆయన చెప్పి వెళ్ళిపోయాడు. ఇక వనంగతే ధర్మపరే రామే రమయతాం పరే రమయతాం వరే కౌసల్య రుదతి స్వార్థ భర్తారమిదమబ్రవీత్. ఇక రుదతి ఆ కౌసల్య మరి దుఃఖమే తప్ప తల్లికి మరి ఏమున్నది కనుక అనేక విధాలుగా మా బాధపడుతూ ఎన్నో చెప్పుకుంటూ ఉన్నదామె. అలా చెప్పుకొని దుఃఖిస్తూ ఉంటే దశరథుడు కూడా చాలా బాధపడ్డాడు. బాధపడి రామం మేనుగత ఆ దృష్టి, ఆ రామును వెంట వెళ్ళిపోయింది నా దృష్టి. ఆ దృష్టి అని అంటే చూపులతో పాటు ప్రాణాలు కూడా వెళ్ళిపోయినాయి. ఇక రాముడు తిరిగి వస్తే వచ్చినట్టు, లేకపోతే లేదు అనుకుంటూ బాధపడుతూనే ఆ కౌసల్యాదేవితో అంటూ ఉన్నాడు. దేవి, నేను ఎంతటి మహాపాతకుడనో చెప్పలేను. ఇదంతా నేను చేసుకున్నటువంటి కర్మ. నేను మంచి యవ్వనంలో ఉన్నప్పుడు, అంటే వివాహం అయిపోయింది అప్పటికీ, అన్ని విధాలుగాను సుఖాలు అనుభవిస్తూ ఉన్న సమయంలో వేటకు పోయాను. వేటకు పోయి తెల్లవారుజామున అలా వెళ్ళి అనేక మృగాలను వేటాడుతూ ఒక ప్రదేశానికి చేరుకున్నాను. అక్కడ ఒక మడుగులో, చెరువులో బుడబుడ బుడబుడ ధ్వని వస్తూ ఉంటే, నీటి ఏనుగు ఇక్కడ ఉండి ఉంటుంది అని చెప్పి శబ్దభేది అయిన అస్త్రాలు, ఎక్కడి నుంచి ధ్వని వస్తుందో అక్కడికి వెళ్ళి పడేటటువంటి అస్త్రం వేసి కొట్టాను. కొడితే అమ్మా అంటూ పెద్ద ధ్వని వినిపించింది. మనిషిది, అయ్యో ఏమైపోయింది అనుకుంటూ పరుగులు తీసుకుంటూ వెళ్ళాను. వెళ్తే అక్కడ ఒక ముని బాలకుడు రక్తం మడుగులో కొట్టుకుంటూ ఉన్నాడు. చేరేటప్పటికీ నన్ను చూశాడు రాజలక్షణాలతో. మహారాజా, ఎందుకు ఈ పని చేసావు ఇలా? అయ్యయ్యో, అక్కడ మా తల్లిదండ్రులు కాళ్ళు లేవు, కళ్ళు లేవు, దాహం కోసం నీరు అడిగితే వచ్చానయ్యా, కానీ ఇదేమిటిది ఇలా చేశావు? వారికి త్వరగా ఈ నీరు తీసుకుని ఇవ్వు, నేను ఇప్పుడు వెళ్ళలేను కదా, ఆ బాణం లాగు, వేదన భరించలేకపోతూ ఉన్నాను, ప్రాణాలు పోతూ ఉన్నాయంటే పాపం నివ్వెరపోయాను, నేను ఏం చేస్తాను, జరిగిన దానికి ఏమీ చేయలేక ఆ బాణం లాగేశాను. ఆ మునికుమారుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి. ఆ తరువాత నీరు తీసుకుని వెళితే పాపం ఆ దగ్గరలోనే వారు, ఏమీ కుమారా, ఇంకా రాలేదేమిరా, ఏమైపోయావురా తండ్రి, దాహం వేస్తూ ఉన్నది అని అంటే, వారికి పోయి నీరు పోశాను, మెదలువేమి మెదలువేమి అంటూ ఉన్నారు, మరి చెప్పకపోతే ఏమవుతుందోనని భయంతోనే విషయమంతా చెప్పేస్తే, వారు ఎన్నో విధాలుగా రోధించారు. ఇంకా మాకేమిటి బ్రతుకు, వాడితో పాటు మేము కూడా చచ్చిపోయినట్టే, మమ్మల్ని ఎలా చంపేసినటువంటి నీవు, నీవు కూడా పుత్రశోకంతోనే మరణిస్తావు అని తిట్టారు వారు. అంటే అప్పుడు ఒక విధమైనటువంటి బాధ, మరొక విధమైనటువంటి ఆనందం కలిగింది నాకు. ఎందుకనంటే పుత్రశోకంతో నేను మరి మరణించాలి అనంటే పుత్రుడు పుట్టాలి కదా, పుట్టిన తర్వాత కదా ఆ శోకం వచ్చేది అనుకున్నాను. ఒక విధంగా అది అలా అనుకున్నా, కానీ ఏం చేయగలం, చేయలేం కదా. అప్పుడు వారు దుఃఖపడుతూ మమ్మల్ని కూడా నా కుమారుడితో కలిపి మమ్మల్ని దహనం చేయవయ్యా, మేము కూడా అగ్నిలో పడిపోతాం, మాకు ఇక బ్రతుకు లేదు, చనిపోయినట్టే అంటే, అలాగే అంటూ ఆ ముగ్గురికి కూడా చేతులు పేర్చి ఆ అగ్నిలో వెళ్ళిపోయారు వాళ్ళు కూడా ఆ కుమారునితో సహా. ఇలా జరిగింది. అది ఇప్పుడు వచ్చేసింది ఆ సమయం. కౌసల్య, సాధుమా స్పృశ, నేను మహా దుర్మార్గుడిని, నన్ను కాస్త సేద తీర్చు, నీ చెయ్యి తగిలితే చాలు, ఆ రాముని కన్నటువంటిది నీ కడుపు కనుక ఆ రాముడు స్పర్శ తగిలినట్లు అనుకుంటాను అని, అలాగే మా స్పృశ అంటే మరొక అర్థం కూడా, అంటే నా పరమ నీచుడు నేను, నన్ను తాకవద్దు అనే ఒక అర్థము, అలా రెండు వచ్చేటట్లుగా ఆ పదం తెలియచేస్తూ ఉంటుంది. మరి ఇంకా ఆమె మాత్రం ఏం చేస్తూ ఉంటుంది కనుక అలా కేకలేసుకుంటూ చింతయామాస దుఃఖిత దుఃఖిస్తూ ఆ రాజు కేకలు వేసుకుంటూ హా రామ హా రామ అంటూ ఆయన కూడా ప్రాణాలు విడిచిపెట్టేశాడు. ఒక్కసారి గొల్లు మన్నది, అందరూ కూడా ఏడ్చారు. అందరూ వచ్చారు, వశిష్ఠుడు మొదలైనటువంటి వారందరూ వచ్చారు. కానీ చేయవలసింది ఏమిటి ఇప్పుడు, ఒక్క కుమారుడు కూడా దగ్గర లేదు. కానీ రాముడికి కబురు చేద్దామా అంటే రాడు. ఇప్పుడు అడవిలో ఉన్నాడు రాముడు, కానీ తిరిగి ఆయనైతే రాడు అని చెప్పి కొంతమంది వేగంగా పోయేటటువంటి భటులను పిలిచి భరతుడి దగ్గరికి పంపించారు. కేకయ రాజ్యానికి వెంటనే రా అని చెప్పి, చెప్పు మేము చెప్పాము అని, ఇతర విషయాలు ఏమీ చెప్పవద్దు, అంతా బాగానే ఉన్నారు అని చెప్పు అన్నాడు. అలా వెళ్ళారు. మరి ఆ భరతుని కోసమై యామేవ రాత్రిం తే దూతాః ప్రవిశంతి స్మ తాం పురీం, భరతే నాపి తాం రాత్రిం స్వప్నో దృష్టో అయం అప్రియ. ఆ దూతలు వెళ్ళిన ఆ సమయంలో ఆ రాత్రి అంటే దూతలు బయలుదేరి అక్కడ ఇక తెల్లవారితే కైకేయి రాజ్యానికి వాళ్ళు చేరతారు. ఆ రాత్రిట భరతునికి ఒక దుస్వప్నం వచ్చింది. ఏమిటంటే తన తండ్రి ఒక కొండపై నుంచి కింద పడిపోయినట్లుగా, జుట్టు విరబోసుకుని పడిపోయినట్లుగా. కింద ఉంటే ఒక పెద్ద మడుగు, అది అదేమిటి పేడ, పేడలో పడిపోయాడు. రకరకాలైనటువంటి రంగులు రంగులతో ఉన్నటువంటి స్త్రీలు ఆయన చూసి నవ్వుతున్నారు, రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. ఈ విధంగా స్వప్నం వస్తే భయపడిపోయాడు. ఇమాం హి దుస్వప్నగతిం శామ్యతాం, ఏమిటి ఈ దుస్వప్నం ఇది అని చెప్పి ఆయన భయపడుతూ లేచాడు. చాలా బాధపడుతూనే ఉన్నాడు భరతుడు. అందరూ కూడా దుఃఖించారు తెల్లవారిన తర్వాత ఇలాంటి స్వప్నము అని చెప్పి. అయితే ఆ రోజు చేరారు ఈ దూతలు. చేరి ఆ రాజుగారికి, కేకయ్య మహారాజుకి ఏవో పంపించారు, బహుమతులు అంటూ అవన్నీ ఇచ్చారు. భరతుడిని త్వరగా రమ్మన్నారు వశిష్ట మహర్షి అని చెప్పారు. అందరూ బాగున్నారా అని అడిగాడు ఆయన. ఆత్మకామ సదా చండి, మా అమ్మ ఉన్నదే ఆత్మకామ, తన కోరికే తనకి తనే తాను బాగుండాలి, తను సుఖంగా ఉండాలి అని కోరుకునేటటువంటిది మా అమ్మ. మరి సదా చండి మహాకోపము, తన పట్టు విడవనటువంటిది, క్షేమంగా ఉన్నదా మా అమ్మ అంటూ ఉన్నాడు భరతుడు. ఇప్పుడు ఒక్కొక్క పాత్రని మనం ఆలోచించినట్లయితే వాల్మీకి మహర్షి చెప్పినటువంటి మాటలను బట్టి మరి అందరూ చెప్పేటటువంటిది ఏదో కావాలని కైకి పంపించింది రాముడిని అన్నట్లు చెబుతారు. అంటే దక్షిణానికి పంపించి రాక్షస సంహారం అది చేయించటానికి దేవతలు ఏదో ఇలా ఆవహించారు అలా ఆవహించారు అంటూ చెబుతూ ఉంటారు మరి. కానీ ఆయన చెప్పినటువంటి మాటలను బట్టి ఆ ప్రవర్తనలను చెబితే ఆ పాత్ర భరతుడు చెబుతున్నాడు తన తల్లిని గురించి. మరి ఏమందాం దీనికి, మా అమ్మ మొండిది, ఏది చెప్పినా వినదు, తనకి తాను ఏది పట్టిందో అది నెరవేర్చే వరకు విడిచిపెట్టదు అని అంటున్నాడు భరతుడు అని. అంటే మరి యథార్థమైనటువంటి మానవ స్వభావాలు ఇవి, ఇలా చెప్పాడు ఆయన. అంటే అంతా బాగానే ఉన్నారు, త్వరగా రమ్మన్నారు అని. అంటే సరే, వారంతా కేకయ్య మహారాజు కూడా చాలా బహుమతులు ఇస్తే అవన్నీ వెనక తీసుకుని రమ్మని చెప్పి భరత శత్రుఘ్నులు మాత్రం వారితో కలిసి బయలుదేరి వచ్చేశారు, అయోధ్యకు వచ్చారు. అపశ్యం స్తు తతస్తత్ర పితరం పితురాలయే జగామ భరతో ద్రష్టుం మాతరం మాతురాలయే. ముందు పరిగెత్తుకుని వెళ్ళాడు తండ్రి దగ్గరకు, పితురాలయే తండ్రి గృహానికి వెళ్ళాడు. కానీ అక్కడ దశరథుడు కనిపించలేదు. ఆ తరువాత మాతరం మాతురాలయే, ఆ తల్లి నివసించేటటువంటి గృహం వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క భవనం, అలా రాజభవనాలవన్నీ ఆ తల్లికి చేరాడు. తల్లి దగ్గరకు చేరి ఆయన ఒకసారిగా ఎదురు వచ్చిందట. ఆ తల్లి వచ్చి వచ్చేటప్పటికి ఆయన పాదాలకి ప్రణామం చేశాడు. శోకభారంతో ఉన్నది అంతా, అతనికేమి శాంతి అనిపించటం లేదు, మొత్తం అంతా కూడా దుఃఖిస్తూ ఉన్నట్టే తెలుస్తూ ఉన్నది. ఆ భరతుడిని శిరం మూర్కున్నది, కూర్చోబెట్టింది, మూర్చూసింది. బాగున్నావనైనా, అక్కడ మీ తాత మీ మేనమామ అంతా కుశలమే కదా, అక్కడ సంగతులన్నీ చెప్పు అని. అంటే అవన్నీ తర్వాత చెబుతానమ్మా, అసలు ఏమిటి ఇక్కడ ఏం జరుగుతుందో నాకేమీ తెలియటం లేదు. మరి అక్కడ తండ్రిగారి భవనంలో తండ్రిగారు కనిపించలేదు, ఏమైంది అని. అంటే అందరూ ఏ గతికి పోతారో ఆ గతికే పోయాడయ్యా మీ తండ్రి అని చెప్పింది ఆ మహాతల్లి. చాలా దుఃఖపడ్డాడు భరతుడు, ఎంత చక్కగా చెప్పేసిందో ఆ మాటని. అందరూ ఎక్కడికి పోతారు, యా గతిహి, ఏ గతికి పోతారో అదే గతికి పోయాడు నీ తండ్రి కూడాను అని. అంటే చనిపోయాడు అని తెలుసుకుని చాలా బాధపడ్డాడు. మరి ఏమీ ఇలా ఎందుకు జరిగింది, అట్లా ఎందుకులే, ఏం చెబుతావు, నిన్ను నన్ను ఏమీ తలుసుకోలేదు, హా రామ, హా సీత, హా లక్ష్మణ అంటూ ప్రాణాలు విడిచిపెట్టేశాడయ్యా. అదేమిటి, వారంతా లేరా ఇక్కడ? లేరు, ఇలా అడవులకు వెళ్ళారు. నీకోసమై నేను ఇలా రాజ్యాన్ని సంపాదించాను అనేటప్పటికీ ఒక పిడుగుపాటులాగా అయిపోయింది భరతుడికి. చాలా బాధపడిపోయాడు. ఏం చేయగలడు కనుక? సరే, అప్పుడు వెంటనే వశిష్ఠాదులందరూ వచ్చారు. ఆ తర్వాత పితృకార్యములు, పితృమేధము, తైలద్రోణి అంటారు, నూనెలో ఉంచారట. అప్పటికీ వారికి చాలా తెలుసు ఎలా ఈ మృతదేహాలని కాపాడాలో. అలా ఉంచారు వాటిని. ఆయన వచ్చారు, ఆ దేహ దహన సంస్కారాలన్నీ అయిపోయినవి చేశారు. తండ్రికి అంతా దుఃఖంలోనే ఉన్నారు. సంతాప దినాలు వారు ప్రకటించారు. తరువాత తత్పుత్ర శీఘ్రం విధివా విధిజ్ఞై వశిష్ఠముఖ్యై సహితో ద్విజేంద్రై సంకాల్య రాజానమదీన సత్వం ఆత్మానమురువ్యాం అభిషేచయస్వా. ఆ రాజ్యాన్ని పాలించవలసిందిగా ఇక వారు చెప్పబోతూ ఉన్నారు. ఆ విషయాలన్నీ మళ్ళీ తర్వాత చూద్దాం. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ్మా.